160 కస్తూరితల కాంచిత సం భా కస్తూరితల కాంచిత కస్తూరితల కేన లలాట దేశ సంస్థాపిత బింద్వాకార మూగనాభిన అంచిత చిహ్ని తా అలంకృతేత్యర్థః ఓం కస్తూరితల కాంచితాయే నమః. ఆం వి ఫాలభాగమునందు పెట్టుకొనిన చుక్క సలె గుండ్రముగా ఉన్న కస్తూరితిలకముతో అలరారుచుండుట నలన కస్తూరితిల కాంచిత ఎనుచు పరమేశ్వరి యొక్క లోకాతిశాయి ముఖ సౌందర్యము కీర్తింపబడుచున్నది.